223 సకలగమ సంస్థుత యంతి త్యాగసం భా సకలగమ సంస్థుత ఆ సమంతాత్గమ త్యాగమాహ సకల పద సకల పదార్థగోచార సవికల్పక ప్రమార్జనక వేదాహ ఇత్యర్థః సకలైరన్యూనానతిరేకేణ ఇతిహాస పురాణ సహిత యావదంగోపాంగ రహస్యాదియోగిత్వం 332 లలితా త్రిశతీ భాష్య 333 సకల సిద్ధార్థః తయః సంస్థుతా సమ్యక్ నాతః పరం కించిద నీతి నిశ్చయపూర్వకం స్థుతా గుణినిష్ట గుణాభిధాన విషయ తయా తదుపజీవీ కేత్యర్థః సర్వార్థ ప్రకాశక వేదానాం సర్వజ్ఞత్వేన ఆయుధంపర్యేణ తదీయ స్తుతి విషయ తయా శుద్ధ చైతన్యాత్మిక తయా మోక్ష కారణీభూత జ్ఞాన స్వరూపల్వేన జిజ్ఞాసేతి ధ్వనితోర్థః 2 రతః ఓం సకలాగం సంస్థుతాయై నమః ఆం వి అంతట చేరినట్లు చేయనవిగాన ఆగమములు సమస్త పదార్థములలో గోచరణుగు సవికల్పక సగుణ ప్రమాజనకములైన వేదములని యర్థము విరాట్ పురుషుని ప్రమాణమును చెప్పునట్టి వేదములని భావము సర్వజనులచేత అన్యూనాతిరిక్తముగా ఇతిహాస పురాణ సహితమైన సాంగోపాంగ రహస్యాదులతో కలసి యుండుట సకల శబ్దమున కర్ధము సాంగోపాంగహస్యాదియుక్తములైన యా వేదములచేత సంస్థుతయే అనగా ఇంతకంటే ఎక్కువ ఏనది ఏమీయూ లేదని చక్కగా నిశ్చయపూర్వకముగా సంస్థుతింపబడి గుణినిష్టమైన గుణవంతుల ఎందున్న గుణాభిధాన విషయమై తద్గుణి సముదాయమును ఉజ్జీవింపజేయునదని యర్థము సకలమైన యర్థములను ప్రకాశింపజేయు వేదములు సర్వజ్ఞములగుట వలన ఈమె ఇట్టిది ఎను అర్థమే ప్రధానముగా గలవగుట చేత తత్పరదేవతా స్తుతి విషయము శుద్ధ చైతన్యాత్మికము మోక్షకారణమైన జ్ఞానస్వరూపముగా శ్రవణ మనన నిధిధ్యాసనాదుల ద్వారా శంకర గ్రంథరత్న పసి యమైనదని ధ్వనితార్థము కావున పరాభట్టారిక సకలాగా మసంస్థుతా యస్ధ్యాతవ్యయుగుచున్నది